అయ్యప్ప శరణమయ్యప్ప స్వామి అయ్యప్ప శరణమయ్యప్ప స్వామి అయ్యప్ప శరణమయ్యప్ప స్వామి అయ్యప్ప శరణమయ్యప్ప స్వామియే అయ్యప్ప స్వామియే అయ్యప్ప స్వామియే అయ్యప్ప స్వామియే శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప ఎంతటి పరిమళం చందనపు దివ్య పరిమళం అయ్యప్ప స్వామి కోవెలది చందన పరిమళం పరిమళం చందనపు దివ్య పరిమళం అయ్యప్ప స్వామి కోవెలది చందన పరిమళం ఏమి పరిమళం కొండలు ఏమి పరిమళం ఏమి పరిమళం కొండలు ఏమి పరిమళం ఇదిలోని అగర్వతులు తీచ పరిమళం అది పరిమళం చందనపు దివ్య పరిమళం అయ్యప్ప స్వామి కోవెలది చందన పరిమళం ఏమి పరిమళం దీపై ఏమి పరిమళం ఏమి పరిమళం దీపై ఏమి పరిమళం వీరమణి కంఠుని సన్నిధిలో నేతి పరిమళం దేవుని సన్నిధిలో కరుణ పరిమళం ఆ దేవుని సన్నిధిలో కరుణ పరిమళం భక్త కోడి మనసులలో భక్తి పరిమళం అయ్యప్ప స్వామి కోవెలది చందన పరిమళం ముడిని దాల్చినంత భక్తి పెరుగును ఈ కొండలను దాటునట్టి శక్తి పెరుగును అయ్యప్పను తలచినంత పాపం తొలగును అయ్యప్పను తలచినంత పాపం తొలగును 18 మెట్లు తొక్కిన బ్రతుకు వెలుగును అయ్యప్ప స్వామి కోవెలది చందన పరిమళం స్వామి కిందక తోంతో అయ్యప్ప కిందక తోంతో అయ్యప్ప కిందక తోంతో అయ్యప్ప కిందక తోంతో పేట నాట్యమాడు వేణ మనసు ఆడును స్వామి అందాలను తిలకింతగా ఆశ పొందును అడవిలోన శరణ ఘోష మారుమోగెను ఇల్లు వీడి భక్త జనము హడవి చేరెను అయ్యప్ప స్వామి కోవెలది చందన పరిమళం ను ఊరేగి తాను వచ్చును స్వామి పులి మీద వచ్చి మనకు వరము నిచ్చును నేమముని వచ్చువారిని తాను కాచును నేమముని వచ్చువారిని తాను కాచును ఓంకార నాదమును తాను తోచును ఎంతటి పరిమళం చందనపు దివ్య పరిమళం అయ్యప్ప స్వామి కోవెలది చందన పరిమళం ఎంతటి పరిమళం చందనపు దివ్య పరిమళం అయ్యప్ప స్వామి కోవెలది చందన పరిమళం అయ్యప్ప స్వామి అయ్యప్ప శరణమయ్యప్ప స్వామి అయ్యప్ప శరణమయ్యప్ప స్వామి అయ్యప్ప స్వామి అయ్యప్ప స్వామి అయ్యప్ప స్వామి అయ్యప్ప.